సాక్షి 40వది. నా చిన్నతనంలో మా గురుగారు నన్ను ధ్యానించేయమని మరలా మరలా చెప్పేవారు. నాకు చెయ్యాలని ఉండేది, కానీ అలవాటు లేకపోవడం వల్ల నేను చేయలేకపోయేవాడిని. నేను కూడా నీలాగే మనస్సు ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతున్నాడని మొదలుపెట్టుకునేవాడిని. ఆయన అనేవారు, ఇటు అటు పరిగెత్తడం మనసు యొక్క ధర్మం. ఇంకొకరి ధర్మం గురించి నీకెందుకు విచారం? ధర్మం అనగా బాధ్యత, స్వభావం. పరిగెత్తడం మనసు యొక్క స్వాభావిక లక్షణం. మనసు ఆగాలని అనుకునేవారు, వారికి మనసు గురించి ఏమీ తెలియదు. మనసులో ఒక భాగాన్ని నియంత్రణలోకి తగ్గడం, దాన్ని జాగరూక మనసు అందుడు. వేకువ స్థితిలో నీ దైనందిన జీవిత కార్యక్రమాలు సాగించే మనసు జాగరూక మనసు అందుడు. ధ్యానం యొక్క ప్రారంభ దశలో సాధకుడు జాగరూక మనసును శాంతంగా ఉంచడం నేర్చుకుంటాడు. జాగరూక మనసు ఉపశమించినప్పుడు అంతరంగ ప్రశాంతతకు భంగం పరుస్తూ ఎన్నో ఆలోచనలు వరుసగా వస్తాయి. అటువంటి సమయంలో సాధకుడు స్థిరంగా ఉండి గతానికి సంబంధించిన ఆ ఆలోచనతో ముడుకోబెట్టుకోకూడదు. అతడు దేని మీద అయితే ధ్యానం చేస్తున్నాడో దాని మీద పూర్తి ఏకాగ్రత పెట్టాలి. అది అతన్ని గత జ్ఞాపకాలతో ఇరుక్కుని పోకుండా ఉండటానికి సహాయం చేస్తుంది. మెల్లగా అతను ఆ స్థితిని దాటి నిర్మలమైన సత్యానికి అనుభవించడం మొదలుపెడుతుంటాడు. సత్య అనుభవం దానిలో అదే పరిశుద్ధమైనది. జాగరూక మనసు భావాలను ఒకవైపు ఇంద్రియాల ద్వారా, ప్రపంచం నుండి మరొక వైపు అజాగరూక మనసు నుండి కూడా గ్రహిస్తుంది. బాహ్య సంవేదనల ప్రభావం నువ్వు అవుతే అజాగరూక మనసులో దాచించబడిన ఆలోచన ధార ముందుకు రావడం మొదలెడుతుంది. ఇటువంటి ఆలోచన ధార ఆపడానికి దుఃఖములతో ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటుంది. ఒకే ఒక మార్గం ఉన్నది, దాన్ని మట్టుకు దాన్ని వదిలేయి. ఏమి జరిగినా సరే ఏ ఆలోచనను ఖాతరు చేయమని నువ్వు నిశ్చయించుకోవాలి. నీకు ఆసక్తి ఉన్న ఆలోచనలు చాలా కాలం నిలుస్తాయని, నీకు ఆసక్తి కలిగించిన ఆలోచనలు త్వరితంగా మాయమైపోతాయని నువ్వు తెలుసుకుంటావు. నీ ఆలోచనను పరిశీలించడం ద్వారా నీ ఆసక్తి దేనిలో ఉందో, నీ ఆలోచన ఎటువైపోతున్నాయో, నీ ఆలోచనలు గాడేది ఏమిటో నువ్వు చూడగలవు. నీ ఆలోచన పద్ధతిని నువ్వు తనిఖీ చేయగలవు. నువ్వు ఒక బలిపశుగా చిక్కకుండా మెల్లగా నువ్వు ఒక తనిఖీదారుగా తయారు అవుతావు. ధ్యానం చేయడంలో నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు? నువ్వు నీ మనసును అదుపులో పెట్టాలనుకుంటావు, కానీ అది నీకు సహకరించదు. అది ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది నిన్ను ఆటపట్టేస్తుంది. నువ్వు సాధన గురించి మాట్లాడినప్పుడు నువ్వు మనస్సు, దాన్ని ఇద్దరు సహచరులు వాక్కు కర్మలతో ఎలా ప్రవర్తించాలో చర్చిస్తున్నావు. మనసుని ఎలా నియంత్రించడమో కాక మనసుని ఎలా గమనించాలో తెలుసుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ప్రతిదీ గమనించగలిసిన శక్తినిచ్చే ప్రత్యేక సామర్థ్యాన్ని నువ్వు బలోపేతం చేసుకోవాలి. బాహ్య ప్రపంచంలో సహా అన్ని విషయాలను నిర్లిప్త భావంతో చూడగలగడం నువ్వు మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ప్రతిదంతా కలుగు చేసుకునే అలవాటును నువ్వు అవలంబిస్తున్నావు. ఎవరైనా నువ్వు అందంగా ఉన్నావని అంటే నువ్వు ఒక నవ్వు నవ్వి ఆనందిస్తావు. ఎవరైనా నువ్వు చెడ్డవాడు అని అంటే నువ్వు విచారిస్తావు. సబబైనా తప్పైనా సరే ప్రతి వారు ఇచ్చే సలహాలతో నువ్వు కలుగు చేసుకుంటావు. నీ జీవితం ఇతర వ్యక్తుల అభిప్రాయంతో నడుస్తుంది. దీని అర్థం ఏంటంటే నీ సొంత అభిప్రాయాన్ని నువ్వు ఏర్పరచుకోలేవు. లేకపోతే నీ సొంత అభిప్రాయం నేర్చుకునే విధానాన్ని నీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం నువ్వు తెలుసుకోలేదు. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏది ఏమైనా సరే వచ్చే ఆలోచన కూడా నిన్ను కలత పట్టనివ్వకూడదని నువ్వు నిర్ణయించుకోవాలి. మనసు ఏ విషయాన్నైనా నిద్రానలోతు నుండి లేక బాహ్య ప్రపంచం నుండి ముందుకు తీసుకుని వస్తే దానితో సంబంధం పెట్టుకోకు, వట్టినే గమనించు. నిన్ను ఏ స్నేహితుడో లేక శత్రువో కలతపెట్టడం లేదు. నీ స్నేహితుడు లేక నీ శత్రువు యొక్క ఆలోచన నిన్ను కలతపెడుతున్నది. పరిశీలించడం నేర్చుకో. మీ ఆలోచన సరైన నిర్ణయంతో గమనించడం నేర్చుకో. ప్రతిరోజు కొన్ని నిమిషాలు నువ్వు నిశ్చలంగా ఉండడం నేర్చుకో. అప్పుడు నీ శ్వాసను పరిశీలించు. అప్పుడు నీ మనసును పరిశీలించు. తెలియని చోట నుండి వస్తువు తెలియని చోటకి వెళ్ళే ఆలోచన ప్రవాహాన్ని గమనించు. తెలియని చోట నుండి వస్తూ తెలియని చోటుకి వెళ్ళే ఆలోచన ప్రవాహాన్ని గమనించు. వట్టినే గమనించు. ఏదేమైనా సరే ఆలోచన నిన్ను కలత పట్టలేవని నువ్వు నిశ్చయించు. గమనించడం అంటే చూస్తున్న దాన్ని నువ్వు భిన్నమని అర్థం. గమనించడం అంటే చూస్తున్న దానికి నువ్వు భిన్నమని అర్థం. నువ్వు ఒక ద్రష్టగా రూపొందుతావు. నువ్వు దాంతో కలుగు చేసుకోకు. నువ్వు దాంతో కలుగు చేసుకున్నప్పుడు నువ్వు ఒక సామాన్యవాడివి. దానితో కలుగు చేసుకున్నప్పుడు నువ్వు ఒక ద్రష్టవి. ధ్యానంలో నీ మనసు వల్ల ప్రభావితం కాకపోవడం నేర్చుకుంటే నీ ఆలోచన వల్ల నువ్వెప్పుడూ ప్రభావితం అవ్వవు. బాహ్య ప్రపంచంలో నీపై ఎవరూ ప్రభావం చూపలేరు. దౌర్భాగ్యం అనగా ఒక బలహీనమైన మనసు, బలం అనగా ఒక శక్తివంతమైన మనసు. ఒక గట్టి మనసు అంటే ఇతరుల మాటలు నువ్వు వినకపోవడం కాదు, దాన్ని మొండి మనస్సు అంటారు. మానసిక బలం అనగా ఏది కూడా నేను విపరీతంగా చిందరవంద చేయక ఉండుట. ముండుకోపనిషత్తులో ఒక పెట్టకథ ఉన్నది. ఒకేలాగా ఉన్న రెండు పక్షులు అదే చెట్టుపైన ఎల్లప్పుడూ సహచరుగా ఉంటున్నాయి. ఒకటేమో వివిధ రుచులు ఉన్న ఎన్నో ఫలాలను తింటుంది. రెండవది తినకుండా గమనించడం మాత్రమే చేస్తుంది. రెండు పక్షులు వ్యక్తిగత ఆత్మ, విశుద్ధ ఆత్మ. వ్యక్తిగత ఆత్మ ప్రాపంచిక వస్తువుతో తను జతపోసుకుంటుంది, కర్మఫలాలను అనుభవిస్తుంది. సుఖదుఖాలాంటి వాటిని అనుభవిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఒక సాక్షిగా ఉండిపోయి భోగం దుఃఖంతో ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటుంది.